25 మిరియపు గింజ. ఈ రెండు నిర్వచనాలు చెప్పి వాటి ఉపపత్తులను వివరించిన తరువాత వశిష్ఠ మహర్షి రాముడితో ఒక విచిత్రమైన మాట అన్నాడు. వశిష్ఠుడు, రామ, మనస్సును వాసనలతో నింపుకుంటే అధిరాగద్వేషాదులకు లోనే గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుళ్ల మధ్యలోనే ఒక్కొక్కసారి కొంతసేపు సుషుప్తిలో పడిపోతుంది. ఆ దశలో చలనాలు ఉండవు, ఏ కోరికలు ఉండవు. అయినా అది సమాధి కానే కాదు, ఎందుకంటే ఆ సుషుప్తిలోనే మళ్లీ వేలవేల సార్లు మెళకువలు వచ్చేందుకు కావలసిన బీజాలన్నీ దాగి ఉన్నాయి. సామాన్య జనులు చేసే సాధనలన్నీ ఈ సుషుప్తి వంటివే. ఇదొక మార్గం. అలా కాకుండా మనస్సులోని వాసనలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటే, లోపలి రాగద్వేషాదులన్నీ తొలగించుకుంటే ఒక ఆనందస్థితి ఏర్పడుతుంది. అదే మోక్షం. ఇది మరో మార్గం. ఈ రెండు మార్గాల్లో నీకు ఏది కావాలంటే దాన్ని పట్టుకో. ఈ మాట అన్నాక వశిష్ఠుడు ఈ మాటల మీద ఇంచుమించు 50కి పైగా శ్లోకాల వ్యాఖ్యానం చేశాడు. వాసన నిర్మూలనకు కొన్ని ఉపాయాలను స్థూలంగా ప్రస్తావన చేశాడు. వాసన తొలగనవారు ఎలా ఉంటారో కొన్ని గుర్తులు చెప్పాడు. అక్కడ ఒక రత్నం వంటి శ్లోకం చెప్పాడు. ఆత్మవత్ సర్వభూతాని పరద్రవ్యాణి లోష్ఠవత్ ఆయసర్వ్. 77. స్వభావదేవన భయాత్ యహ పశ్యతి స పశ్యతి. సర్గ 56, శ్లోకం 49. భయం వల్లగాని ఏదోపై పదవి వస్తుందనే ఆశవల్లగాని కీర్తికోసంగాని కాకుండా సహజసిద్ధంగానే ఎవడైతే ఇతర జీవులందరినీ తనతో సమానంగా చూసుకోగలుగుతాడో, ఇతరుల పదార్థాలను మట్టిగడ్డలలాగా చూసుకోగలుగుతాడో, వాడే నిజంగా చూసేవాడు. వాడిదే అసలైన చూపు అన్నాడు వశిష్ఠ మహర్షి. అలాంటి స్థితిని సంపాదించుకోమని ప్రోత్సహిస్తూ వశిష్ఠ మహర్షి, అలాంటి స్థితిని అందుకున్న జీవికి పాపము పుణ్యము రెండూ అంటవు అన్నాడు. రాగము ద్వేషము వాడిని అంటవన్నాడు. ఈ స్థితిని అందుకోవాలంటే ఏ రకమైన భావన చెయ్యాలో చెప్పేందుకోసం 57వ సర్గలో వశిష్ఠుడు ఒక కొత్త దారి తొక్కాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచం లేనిది లేనిది అని గొంతెత్తి చెప్పిన వశిష్ఠుడు, లేనిదే కూడా ఉన్నట్టు కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని సాధకుడు ఏ దృష్టితో చూడాలో వివరించటంకోసం ఇలా అన్నాడు. వశిష్ఠుడు, రామ, మిరియపుగింజ పంటికింద వేసుకొని నమిలావు, నాలిక చుర్రుమంది. ఇప్పుడు ఆలోచించు, మిరియం అంటే ఇందాక నీకు కనిపించిన నల్లని రూపమా, లేక ఇప్పుడు నీ నాలికను చుర్రుమనిపించిన కారుపు గుణమా? నోటిలో ఉప్పుగడ్డ వేసుకున్నావు, నాలికకు ఉప్పుగా తగిలింది. ఇప్పుడాలోచించు, ఉప్పు అంటే ఇందాకటి గులకరాయి వంటి రూపమా, ఇప్పుడు నాలికకు తగిలిన ఉప్పదనమా? వాదాలు ఎన్ని చేసినా ఆ ఉప్పదనమే ఈ రాయి అయింది, ఆ కారమే మిరియపుగింజ అయింది అని చెప్పక తప్పదు. తెలివిగల వంటవాడు మిరియం యొక్క ఆకారాన్ని చూసి కారం అనే గుణాన్ని గుర్తించి వంటలో ఎన్ని మిరియాలు వెయ్యాలో అన్నీ వేస్తున్నాడు. గులకరాళ్ల వంటి ఉప్పు రాళ్లను చూసి ఉప్పదనాన్ని గుర్తించి ఎంత ఉప్పు వెయ్యాలో అంతే ఉప్పు వేస్తున్నాడు. అలాగే సాధకుడైన వాడు ఈ ప్రపంచంలోని ఏ పదార్థాన్ని చూసినా వాటిలో అంతర్గతంగా అనుస్యూతంగా ఉన్న చిద్రూపాన్ని గుర్తించటం నేర్చుకోవాలి. కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క వివర్త స్వరూపమే కనుక ఇక్కడ కనిపించే ప్రతి పదార్థానికి అధిష్టానంగా ఆధారంగా పరమాత్మ పదార్థం ఉండి తీరవలసిందే. వంటవాడు గింజను చూసి కారాన్ని గుర్తుపట్టినట్టుగా సాధకుడు ప్రాపంచిక పదార్థాలను చూసి వాటికి అధిష్టానమైన సత్స్వరూపాన్ని గుర్తించటం నేర్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా బ్రహ్మమయం అనే భావన రావాలి. అంతా బ్రహ్మమయం అన్నప్పుడు అంతా అనే పదార్థం ఒకటి వేరుగాను, బ్రహ్మ అనే పదార్థం మరొకటి వేరుగాను ఉన్నట్లుగా ఈ శబ్దప్రయోగం కనిపిస్తోంది. శబ్దప్రయోగం అలాగే ఉంటుంది. అక్కడ రెండు లేవు, ఉన్నది ఒక్కటే అని చూడటం నేర్చుకోవాలి. ఈ నేర్పు రావాలంటే ప్రణవోపాసన చెయ్యాలి. రామ, ఈ విషయం నీకు స్పష్టంగా తెలిసేందుకోసం సురఘుడు అనే కిరాతరాజు చేసిన సాధన ఎలా సాగిందో చెబుతాను విను. ఆయసర్వ్. 78.